శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము. బృహదారణ్యకోపనిషత్ చతుర్థాధ్యాయము 4-4 చతుర్థ బ్రాహ్మణము మైత్రేయీ బ్రాహ్మణము. యాజ్ఞవల్క్యుడు లోక ప్రసిద్ధుడు, లోక కళ్యాణమూర్తి, తత్వజ్ఞుడు అగు మహర్షి. ఆయనకు 2 భార్యలు, 1 మైత్రేయీ, 2 కాత్యాయని. ఒకరోజు యాజ్ఞవల్క్య మహర్షి తన పెద్ద భార్యేగు మైత్రేయీదేవిని పిలిచారు. ప్రశాంతముగా ఎదురుగా కూర్చున్న తరువాత ఇట్లా సంభాషించసాగారు. యాజ్ఞవల్క్య మహర్షి, ఉద్యాస్యన్ ఉత్యాస్యన్ వా అరే అహం అస్మాత్ స్థానాత్ అస్మి. 4-4-1 ఓ మైత్రేయీ, ఈ జన్మకర్మల ప్రవాహరూప సంసారము నుండి బయటపడటానికై నేను ఈ ఆశ్రమము నుండి మరొకటి అయినట్టి సన్యాస ఆశ్రమమును ఆశ్రయించాలని నిశ్చయించుకున్నాను. అందుకు నా అర్ధాంగులగు నీ యొక్క 2వ పత్ని అగు కాత్యాయని యొక్క అనుజ్ఞను తీసుకోదలుచున్నాను. మీ ఇరువురికీ నా గృహస్థాశ్రమ సంబంధమైన సంపదను సరిసమానంగా విభాగించి ఇచ్చివేయదలుచున్నాను. భర్తనగు నా వలన కదా మీ ఇద్దరికి సంబంధము. ధనము ఇద్దరికీ పంచి ఇచ్చుటచే మీ యొక్క సహపత్ని సంబంధమునకు ముగింపు అవగలదుకూడా కదా. మైత్రేయీ ఓ మహనీయ భగవాన్, అస్మత్ ప్రాణేశ్వర, మీరు అన్యథా భావించకపోతే ఒక చిన్న విషయం మిమ్ములను అడుగుతాను. యత్ను మయ్యం భోగోహ సర్వా పృథివీ విత్తేన పూర్ణాస్యాత్ కథం తేన అమృతాస్యామ ఇతి. 4-4-2 మీరు ఇవ్వాలనుకున్న సంపదే కాకుండా ఒకవేళ ఈ భూమి అంతా కూడా ఇక్కడి సర్వధన వస్తు సంపదలతో సహా నాకు సొంతముగా మీరు చేశారనుకోండి, అప్పుడు అమృతస్వరూపమగు మోక్షమును నేను పొందగలనంటారా? ముక్తురాలను అవుతానా? చెప్పండి కథం, మోక్షము ఇట్లా నేను పొందగలను. యాజ్ఞవల్క్యుడు నేతి, లేదు, ఒకడికి చాలా విలువైన దుర్లభమైన కొన్ని ఉపకరణముల పట్ల, ఉదా ఖరీదైన భవనము మొదలైనవి ఎంతో అభిలాష ఉన్నదనుకో, కాని పేదరికం వలన అవన్నీ లభించలేదు, మనకా రాతలేదు, మన గతి ఇంతే, ఏదో ఇట్లాగే బ్రతుకుదాం, మరి ఏంచేస్తాం అనుకుంటూ రోజులు గడుపుచున్నాడనుకో. వింటున్నావా ప్రాణేశ్వరి మైత్రేయీ, ఇంతలో ఆతనికి గొప్ప ధనం లభించి ఆతడు ఆశించిన ఉపకరణములు గృహములు మొదలైనవి లభిస్తే ఎట్లా ఉంటుందో, నీవు చెప్పిన ఈ పృథివీ ధన సంపదతో సహా లభిస్తే ఆ విధమైన కొంత సంతోషము ఉంటుంది. అటువంటి భౌతిక సంపద వ్యవహారాలన్నీ కూడా 1 ఇది అంతు అననదేమీ కలిగి ఉండవు, కనుక ఇక సంతృప్తియే అననది ఏమీ ఉండదు. 2 భౌతిక సంపదలు ఆత్మజ్ఞానదృష్టి లేనివారికి దుహఖ మిశ్రమములే అగుచున్నాయి. ఇప్పుడు ధనవంతులకు ఏమాత్రం నిజమైన సుఖదుహఖ శాంతి అంశాతులు ఉన్నాయో అవన్నీ కూడా నీకు సంపద లభించిన తరువాత కూడా కొనసాగుచునే ఉంటాయి. ఏది ఏమైతేనే ఒక్క విషయం మాత్రం నిజము, అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనేతి. 4-4-2 ధన సంపదచేత ఈ జీవుడు అమృతత్వము లేక మోక్షమును సముపార్జించలేడు. అమృతత్వము అననది విత్తము వలనగాని, సంతానము వలనగాని, సేవకవర్గము ఊ బంధువర్గము వలనగాని, అధికారము, జన సన్మానములు, శాస్త్ర పాండిత్యము, లౌకికమైన తెలివితేటలు మొదలైన ఇత్యాదుల వలనగాని లభించేది కాదు. అందుచేత ఓ ప్రాణేశ్వరి, నేను పంచి ఇస్తానన్న గృహధన ఇత్యాది సంపదలకు జన్మకర్మలను జన్మజన్మాంతరములను అమృతతుల్యము చేయు మోక్షము అనదానికి కించిత్కూడా సంబంధమే లేదు. మైత్రేయీ ఏన అహం నా అమృతాస్యాం కిం అహం తేన కుర్యాం. 4-4-3 స్వామీ, దేనిచే నేను జన్మమృత్యు పరిధులను అధిగమించి అమృతత్వమును పొందలేనో, ఇకప్పుడు మీరు పంచి ఇవ్వదలచిన సిరి సంపదలను నేను ఏమి చేసుకుంటాను? అవన్నీ నాకు వద్దు. హే భగవాన్, మీరు ఏ జ్ఞానయోగము చేత అమృతత్వము ప్రసాదించు ఏకైక మార్గంగానూ సాధనగానూ దర్శిస్తూ ఉన్నారో, అద్దాని గురించి బోధించవలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తున్నాను. శిష్యభావముతో మిమ్ముల శరణు వేడ్చున్నాను. ప్రాణేశ్వరులకు మీరు గురువులై నాకు తత్వజ్ఞాన విశేషాలు ప్రసాదించండి. యాజ్ఞవల్క్యుడు, ఓ ప్రియ మైత్రేయి, ప్రియా బతారే నహ సతీ ప్రియం భాషస, ఇతః పూర్వమే నీవు నీ సేవ సాత్విక సౌమ్య గుణములచే నాకు అర్ధాంగిగా ఎంతో ప్రియమైన దానవయ్యావు, ఎంతో సేవించావు, నాకు ఇష్టురాలవు. అట్టి నీవు ఇప్పుడు చెప్పిన మాటలచే, నా నుండి వినాలని అడిగిన విషయముచే మరింకా కూడా ఎంతో ఎంతెంతో ఇష్టురాలవయ్యావు. రమ్ము, ఇటు వచ్చి కూర్చో. ఏహి యా స్వవ్యాఖ్యాస్వామి, నీవు అడిగిన విషయమగు అమృత స్వరూపసిద్ధి లేక మోక్షస్థానము గురించి తప్పక చెప్పుకుందాము. అయితే బ్రహ్మతత్వము గురించి వ్యాఖ్యానిస్తూ ఉండగా ఒక నియమము పాటించాలి. తే వ్యాచక్షాణస్యతు మే నిదిధ్యాసస్వ తితి 4-4-4. నేను వ్యాఖ్యానిస్తున్నప్పుడు నీవు శ్రవణ మనన నిదిధ్యాస అనుధారణ చేసిన దానవే వినుచుండెదవుగాక. అర్థమును సుస్పష్టముగాను ఖచ్చితముగాను పరమసత్యార్థ పూర్వకముగాను గ్రహించి మననము చేసెదవుగాక. అట్టి బ్రహ్మతత్వార్థ జ్ఞానముతో మమేకము అద్వితీయము అఖండము అగుస్థానమును ఆశ్రయించిన దానవయ్యదవుగాక. శ్రవణము వినటము మననము అనుకోవటము నిదిధ్యాస అనిపించటము సమాధి అదే మనమవటము. మైత్రేయీ అత్యంత ప్రియమగు పతిదేవ గురువర్యా, మీరు ఆజ్ఞాపించిన రీతిగా ప్రణిపతేన ధ్యాసను ఏకాగ్రం చేసి వినటానికి సిద్ధముగా ఉన్నాను స్వామి. యాజ్ఞవల్క్యుడు, ఇక విను, ఇప్పుడు నన్ను పతిదేవ అని ప్రియముగా సంబోధిస్తూ పలుకుచున్నావు కదా, నేను నీకు ప్రియముగా ఎందుకు ఉన్నాను? మైత్రేయీ, మీరు నాకు ప్రాణేశ్వరులు, పైగా మీరు మహనీయులు. భర్త అయి నాపై ఆప్యాయత అనుగ్రహము కురిపించటము చేతనే మీరు నాకు ప్రియులగుచున్నారు. పైగా మీకు సేవ చేసి సంతోషింపజేయుచు మీకు ప్రియము అగు ప్రయత్నము చేయుచు వస్తున్నాను. భర్త యొక్క ప్రయోజనములగు సుఖశాంతుల కొరకే సేవించటము నాకు ధర్మమయ్యున్నది కదా, మీ విశేష లక్షణముల చేతనే మీరు నాకు ప్రియము. యాజ్ఞవల్క్యుడు, కాదు, కానే కాదు. నవ ఆరే పత్యః కామాయ పత్యః ప్రియో భవతి, ఆత్మవస్తు కామాయ పత్యః ప్రియో భవతి. 4-4-5. ఒక భార్యకు తన భర్త అభర్త యొక్క ప్రత్యేకత చేతనో ఆ భర్త యొక్క ప్రయోజనము కొరకో ప్రియమే ఉండటము లేదు సుమా. మరి ఆత్మకు తనకు పతి అనునది ప్రియము అగుటచే ఇక్కడ భర్త అనునై ఆత్మకొరకే ప్రియముగా అగుచున్నది. అట్లాగే నవ అరే జాయాయే కామయ జాయా ప్రియా భవతి, ఆత్మవస్తు కామాయ జాయా ప్రియా భవతి. 4-4-5. ఒక పురుషుడు తన భార్య కొరకై భార్య యొక్క ప్రయోజనము కొరకై భార్య పట్ల ప్రియముగా ఉండటం లేదు. ఆత్మకు భార్య అనునది ప్రియము అయినప్పుడు భార్య ప్రియముగా కనబడటం జరుగుతోంది. ఆత్మ కొరకే భార్య ప్రియమగుచున్నది. కొందరు నా పుత్రుని కోసము నేను ఎంత శ్రమించి ఇదంతా సంపాదించానో, అది చేశాను, ఇది చేశాను, కాని వాడు అంటూ ఉంటారు. అయితే నవ అరే పుత్రాణం కామాయ పుత్రాః ప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి. 4-4-5. సంతానము పుత్రుని ప్రయోజనము కొరకై ఒక తండ్రికి పుత్రుడు ప్రియము అగుటలేదు. ఆత్మకు పుత్రుడు అననది ప్రియమైనది అగుచుండటముచేత పుత్రుడు ఆత్మ కొరకే ప్రియమైన వస్తువుగా అనుభవమగుచున్నాడు. విత్తము కొరకై విత్తము ప్రియమగుటలేదు. ఆత్మకు విత్తము ప్రియమగుచున్నప్పుడు విత్తము ఆతనికి ప్రియముగా అనిపించటము జరుగుతోంది. ఆత్మ కొరకే విత్తము ప్రియమగుచున్నది. ఒకనికి వేదవేదాంత విధులు శాస్త్రములు మరియు అవి ఎరిగిన బ్రాహ్మణుడు అంటే ఎంతో ఇష్టము. బ్రాహ్మణుడు అట్టి వేదకోవిదుడు. బ్రాహ్మణములు అంతగా ఇష్టమవటం ఇదంతా ఆ బ్రాహ్మణుల కొరక కాదు, తన కొరకే. ఆత్మకు వేదాధ్యయనము వేదాంత శాస్త్ర పరిజ్ఞానము గల బ్రాహ్మణత్వము ఇష్టమగుటచే ఆ లక్షణములు గల ఒకనొక వ్యక్తి ఇష్టుడు ప్రియము అగుచున్నాడు. ఆత్మకొరకే బ్రాహ్మణ్యము ప్రియము అవుతోంది. ఒకనికి సామర్థ్యముగల క్షత్రియుడు ఇష్టమైనవాడుగా అగుచున్నాడు. ఎంతగానో రాజభక్తి కలవాడే ఉంటున్నాడు. ఎందుకు? రాజుగారి ప్రియము కొరక కాదు, తనకు ఆత్మకు రాజభక్తి యుద్ధ సామర్థ్యము అనునవి కోరుకునే ప్రియ వస్తువులు కాబట్టి. ఆత్మకు ప్రియమగుటచేతనే అతడు రాజు పట్ల రాజభక్తి లేక దేశము పట్ల దేశభక్తి కలిగియున్నవాడే ఉంటున్నాడు. ఇంకొకనికి తన గ్రామమో రాష్ట్రమో దేశమో ఈ లోకమో స్వర్గము మొదలుగా గల మరొక లోకమో ప్రియముగా అగుచున్నది. అందుకొరకై ఏమైనా చేయ సిద్ధపడుచున్నాడు. ఎందుచేత? తన గ్రామము యొక్క లేక ఈ లోకము యొక్క లేక స్వర్గము మొదలైన మరొక లోకము యొక్క ప్రయోజనము కొరక కాదు. తనకు ఆత్మకు గ్రామమో రాష్ట్రమో దేశమో లోకమో స్వర్గము ప్రియము కాబట్టే ఆయా విశేషము తనకు ప్రియమై అనుభూతమగుచున్నాయి. ఒక భక్తునికి ఒకనొక దేవతంటే అత్యంత ప్రియముగా అగుచున్నారు. ఎవ్వరి ప్రయోజనము కొరకు? ఆ దేవత యొక్క ప్రయోజనము కొరక కానే కాదు. ఆత్మకు తనకు దేవత ప్రియమైనవారుగా ఆగుటచే ఇప్పుడు ఆ దేవత తాను కోరుకున్న ప్రియమైన విషయముగా ఆగుచున్నారు. దేవతలు అశరీరులై ప్రకృతి యందు ఉనికి కలిగి తమ ధర్మము నిర్వర్తిస్తూ దేహములను ప్రకృతిలోని తత్వములను పరిపోషిస్తూ ప్రవర్తింపజేయువారు. ఇంకా కొందరు సహజీవులపై భూతానాం అవ్యాజమైన ప్రేమ కురిపిస్తూ ఉంటారు. ఇందుకొరకు ఆ సహజీవుల నిమిత్తమై వారి ప్రయోజనము కొరకే అట్లా ప్రియత్వమును వర్షింపజేస్తున్నారా? కానే కాదు. మరి ఆత్మకు సహజీవులు ఇష్టము ప్రియము కనుక ఈ జీవులు ఆతనికి ప్రియమై పొందబడుచున్నారు. ఈ విధంగా ఆయా సమస్తము ప్రియము అవటానికి కారణము ఆ సమస్తము కొరకు అద్దాని ఉపయోగము కొరకు ప్రయోజనము కొరకు కాదు. ఆయా సమస్తము ఆత్మకు ప్రియము కాబట్టి సమస్తము ప్రియమై ప్రాప్తిస్తోంది. ఓ మైత్రేయీ, దీనిని బట్టి మనము తెలుసుకోవలసినదేమిటి? ఆత్మకు ఏది ప్రియమైతే అది మాత్రమే ఒకనికి ఇక్కడ ప్రియమగుచున్నది. ఆత్మకు ప్రియము కానిది ప్రియమే అవజాలదు. ఒకనికి భర్తగాని భార్యగాని సంతానముగాని ధనముగాని బ్రాహ్మణులగు బ్రాహ్మణులుగాని వేదములుగాని క్షత్రియులుగాని వ్యవహార సామర్థ్యములుగాని దృశ్యముగాని లోకములుగాని దేవతలుగాని ఇష్టదైవముగాని సహజనులుగాని సర్వము కూడా ఇవన్నీ స్వతహగా ప్రియములు కావు. ఆత్మ ఏవి ప్రియమని అనుకుంటే అవియే ప్రియమగుచున్నాయి. ఆత్మకు వేరైనదంతా కూడా అనాత్మ. మార్పు చెందినది ఆత్మకు అన్యమైన దేనితోనూ ప్రియత్వము శాశ్వముగా ఉండజాలదు. అది సంగతి సందర్భము అనుభవము అనుబంధములను అనుసరించి ఒకప్పుడు ప్రియము ఇంకొకప్పుడు అప్రియము ఇత్యాదులుగా ఆగుచున్నది. ఇదంతా దృష్టిలో పెట్టుకుని పరిశీలించినప్పుడు అన్నిటికంటే కూడా ఆత్మయే ప్రియమైనది. ఆత్మకొరకు మాత్రమే అనాత్మ ప్రియమగుచున్నది అని తెలియవచ్చుచున్నది. ఆత్మ యొక్క ఇష్టమును అనుసరించే ఏదైనా కూడా ఇష్టము అవటం ఇక్కడ జరుగుతోంది. కనుక ఓ దేవి మైత్రేయీ, ఆత్మా వా అరే ద్రష్టవ్యః, ఆత్మయే దర్శించవలసినది, తెలుసుకోవలసినది. సమస్తము ఆత్మగా చూస్తూ ఉండాలి. శ్రోతవ్యో, ఆత్మ గురించే ఎప్పుడూ మాట్లాడుకోవాలి. ఆత్మ గురించి చెప్పు, సోహం, తత్వం ఇత్యాది మహావాక్య వివరణలు వినాలి. మంతవ్యో, ఆత్మ గురించే ఎల్లప్పుడూ మననము చేయాలి, అనాత్మ గురించి కాదు. నాకు కనబడుచున్నదంతా ఆత్మానంద స్ఫురణ చమత్కారమే అని అనుకుంటూ ఉండాలి. నిదిధ్యాసితవ్యో, ఆత్మ గురించే ఎప్పుడూ ధ్యానము చేయాలి, అంతా ఆత్మయే అనే ధ్యాసను ప్రవృద్ధం చేసుకోవాలి. ఆత్మనగు నేనే ఇదంతా అయి ఉన్నాను అను అనుభూతి అనుభవములను అనుక్షణికం చేసుకోవాలి. ఓ ప్రియ మైత్రేయీ, ఆత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన ఇదం సర్వం విదితం భవతి. 4:4-5 ఇదంతా ఆత్మగా భావన చేస్తూ, ఆత్మగా దర్శిస్తూ ఉండగా, ఆత్మ గురించి వేదాంత వామ్యము, ఉపనిషత్ మహావాక్యములు, సత్యద్రష్టల స్వానుభవములు ఇవన్నీ వినుచూ ఉండగా, ఆత్మగురించే నా భార్య, పిల్లలు, మిత్రులు, శత్రువులు, దేవతలు, జంతువులు, నేను, నీవు అంతా ఆత్మయే స్వరూపముగా కలిగి ఉన్నాము కదా అని అనుకుంటూ ఉండగా, ఆత్మగా అనిపించుగాక అని మననము చేస్తూ ఉండగా, విజ్ఞానేనా ఆత్మగురించియే నేను తెలుసుకోవాలి, తదితరము నందు నేను తెలుసుకోవలసింది ఏదీ లేదు అను నిర్ణయముతో తెలుసుకుంటున్నదానిని తెలుసుకొనుచుండగా, నైన్ అబారుద్దనర్ ఆత్మయే నా యొక్క స్వరూపము స్వభావము అని తెలియబడుచున్నది. మట్టి గురించి తెలిస్తే మట్టి బొమ్మలన్నిటి గురించి తెలియు రీతిగా ఇదం సర్వం విదితం. 1 ఈ కనబడేది, 2 చూస్తున్నది, 3 చూస్తున్న దానిని చూస్తున్నది అంతా కూడా ఏదై ఉన్నదో ఏమిటో ఆత్మ గురించి ఎరిగినవానికి తెలిసిపోగలదు, సమస్తము యొక్క సత్యరూపము అనుభవమునకు రాగలదు, సర్వాత్మక స్వస్వరూపము స్వానుభవము కాగలదు. అహం సర్వస్య ప్రభవో మత్తః పరతరం నాస్తి మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణా ఇవ నేనే ఇదంతా అనునది కళ్లకు కట్టినట్లు సుస్పష్టమవగలదు. ఓ మైత్రేయీ, ఈ కనబడేదంతా ఆత్మయే, ఆత్మకు భిన్నమైనది ఎక్కడా ఏదీ లేదు. ఒకడు కల కంటూ ఉంటే కలలో కనిపించేదంతా ఆ కల కనువాని స్వప్న చైతన్య స్వరూపమే కదా. అట్లాగే ఈ జాగ్రత్తలో అనుభవమయ్యేదంతా జాగ్రత్ చైతన్య స్వరూప ప్రదర్శనమే. ఇక్కడి జాగ్రత్ స్వప్న సుషుప్తులు, అందులో అంతర్దృశ్య విశేష పరంపరలు, జాగ్రత్ స్వప్న ఉ సుషుప్తి ద్రష్ట లేక ద్రష్టలు, ఆ ద్రష్టను తన కల్పనగా గల కేవల సాక్షి అంతా కూడా సర్వదా ఏకము అక్షరము అగు ఆత్మయే, బ్రహ్మమే అయి ఉన్న నేనే. మైత్రేయీ మహనీయ మహర్షి, అంతా ఆత్మయే అయినప్పటికీ లోకంలో మీవలె సర్వము ఎరిగిన ఆత్మజ్ఞులు, నావలే ఆత్మ గురించి కొంత తెలిసి కొంత తెలియనివారు ఆత్మను పరోక్ష వస్తువుగా చూచువారు, ఇష్టదేవమును అన్యభావనతో నాకు వేరు అనుభావనతో కొలచువారు ఇత్యాది ఆయా భేదములు కూడా ఉన్నాయి కదా. బ్రాహ్మణులు బ్రహ్మమును పరిశోధిస్తూ పరిశీలించి ఎరుగుచుండువారు, క్షత్రియులు కార్యసామర్థ్యముతో రక్షణ కలిగించువారు, వైశ్యులు పశుసంపద వ్యాపార దక్షత కలవారు, శూద్రులు సేవా సామర్థ్యము కలవారు. ఈ భేదములు లేవని అనగలమా? అనలేమేమో కదా. శ్రీ యాజ్ఞవల్క్యుడు ఆత్మకు వేరైనదంతా కల్పిత సందర్భములకు చెందిన ప్రదర్శనమేగాని సహజము వాస్తవము అగు సత్యము కాదు అనునది మహావాక్యసారము వేదాంత శాస్త్ర పరాకాష్ఠ నిర్ణయము. ఆత్మజుల అనుభవము కూడా ఆత్మకు అన్యముగా దర్శించటము అననదంతా అనాత్మ దర్శనమే అగుచున్నది. అందుచేత బ్రహ్మతం పరాత్ ఆద్యో అన్యత్ర ఆత్మనో బ్రహ్మవేద. 4:4-6 ఎవ్వడైతే బ్రాహ్మణుడు ఆత్మకంటే వేరు అని భావిస్తాడో అతడు బ్రాహ్మణునిచే బ్రహ్మము యొక్క బ్రాహ్మణత్వపు అంశచే పరాభవము పొందుచున్నాడు, అనాత్మగా దర్శించబడుచున్నాడు. క్షత్రం తం పరాత్ ఆద్యో అన్యత్ర ఆత్మనః క్షత్రం వేద. ఎవ్వడు క్షత్రియుడు ఆత్మకంటే భిన్నము అని భావిస్తాడో అతడు క్షత్రియునిచే క్షత్రియముచే పరాభవించబడుచున్నాడు. ఎవ్వడు లోకములను ఆత్మకంటే భిన్నము అని భావిస్తాడో అతడు లోకములచే అనాత్మగా చూడబడుచున్నాడు, లోకముచే పరాభవించబడుచున్నాడు. ఎవ్వడు దేవతలు ఆత్మకంటే వేరైనవారు అని భావిస్తాడో వానిని దేవతలు ఆత్మకంటే తక్కువ చేసి అవమానించుచున్నారు. భూతాని తం పరాత్ ఆద్యో అన్యత్ర ఆత్మనో భూతాని వేద. ఈ జీవులను ఎవ్వడు మీరు ఆత్మకంటే వేరు అని త్వం తలుస్తాడో అట్టివాడు జీవులచే భూతములచే అవమానించబడువాడు అగుచున్నాడు. సర్వం తం పరాత్ ఆద్యో అన్యత్ర ఆత్మనో సర్వం వేద. ఎవ్వడు ఈ సర్వమున తం ఆత్మకు వేరు అని భావిస్తాడో అప్పుడు అతడు ఈ సర్వముచే ఇతడు అనాత్మ వంటివాడు అని అవమానించబడుచున్నాడు. అనగా ఓ మైత్రేయీ, దీని అర్థమేమిటి? ఇదం ని బ్రహ్మ, ఇదం క్షత్రం, ఇమే లోక, ఇమే దేవ, ఇమాని భూతాని, ఇదం సర్వం, యత్ అయం ఆత్మ. 4, 4, 6. ఇక్కడి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనబడే చాతుర్వర్ణ్యములు, ఈ 14 లోకములు, ఆ లోకముల వ్యవహారమంతా తమ ప్రజ్ఞలచే నడిపిస్తున్న అశరీరులగు దేవతలు, ఈ లోకములలో నివసిస్తున్న సర్వభూతజాలము అంతా బ్రహ్మమే. అయితే భ్రమదృష్టి కలవారికి భేదములతోనూ, ఆత్మదృష్టి కలవానికి ఆత్మగానూ అగుపిస్తోంది. ఈ అనేకములో అంతర్లీన గానంగా వినబడే ఏకమే సత్యము. ఎవ్వరు దేని పట్ల బ్రాహ్మి దృష్టి కాకుండా బ్రహ్మమునకు వేరైన దృష్టి కలిగి ఉంటారో, అట్టివారికి ఈ దృశ్యమంతా కూడా వాస్తవమే కదా అని అనిపిస్తూ వస్తోంది. ఇక్కడ ఉన్నది దృష్టి భేదమే కాని సృష్టిభేదము లేనేలేదు. అంతేకాకుండా ఇదంతా బ్రహ్మమే అను దృష్టి సుదృఢముగా, సునిశ్చితముగా, నిశ్చలానుభవముగా, అచ్యుతముగా కలిగి ఉన్నవాని విషయంగా ఈ అంతటికీ అతడు ఆత్మీయుడుగానే అనుభవమ్మగుచున్నాడు. మైత్రేయి అయితే మహాత్మ, నా యొక్క జాగ్రత్, ఆ జాగ్రత్లోని భూత జీవ జాలము, జాగ్రత్లోని నేను, నా యొక్క స్వప్నము, ఆ స్వప్నములోని భూతజాలము, స్వప్నములోని నేను, నా యొక్క సుషుప్తి, ఆ సుషుప్తిలోని నిర్విషానుభవము, సుషుప్తిలోని నేను, నేను నాకు కనిపించే లోకము, ఇవన్నీ కూడా ఒకదానికొకటి వేరుగాను, ఒకదానికంటే మరొకటి ప్రత్యేకమైన దానివలెను కనిపిస్తున్నాయే. ఎందుచేత? అంతా కూడా ఏకమగు ఆత్మయే అను అవగాహన, అనుభవము నా పట్ల సిద్ధించేది ఎట్లా? యాజ్ఞవల్క్య ఋషీశ్వరుడు ఒకచోట పెద్దగా దుందుభి, శంఖము లేక భేరి, నగార, నినాదము వినబడుచున్నది. ఆ ప్రక్కన చిన్న చిన్న మద్దెల, వీణ ఇత్యాది శబ్దములు కూడా వెలువడుచున్నాయనుకో. పెద్దగా శబ్దీకరణమగుచున్న దందుభి నాదమే ప్రత్యేకమై వినిపిస్తుందిగాని ఆ ప్రక్కన గల తదితర శబ్దములు వినిపించవు. ఆ దుందుభి నాదముతో ఏకము చేసి చూస్తే తదితర శబ్దములు ఏకమై వినబడతాయి. అట్లాగే అంతా ఆత్మయే అను వేద ఉపనిషత్ ఆత్మజుల వీరోమియేషము పెద్దకేక లో ఈ జాగ్రత్, స్వప్న, సుషుప్తులు, జీవుల మధ్య కనిపించే భేదాలు చిన్న చిన్న శబ్దములే కలిసిపోతున్నాయి. పెద్ద డప్పు శబ్దమును వెంటనంటి ఉండే మందస్వర భేదములు వంటివి ఈ జీవుల లోకముల భేదములన్నీ ఆత్మ సమక్షంలో చిన్న చిన్న విషయాలు. ఆత్మను ఎరిగిన వానికి ఇక్కడి సర్వభేదములు ఆత్మకు అభిన్నమైనట్టి ఆత్మాంతర్గత మంద్ర శబ్దాలుగా ఆగుచున్నాయి. ప్రజ్ఞ ఎరుక అనే దుందుభి యుద్ధం ప్రారంభంలో వినిపించే తారశబ్దము, ధాఢాం శబ్దము సమక్షములో ఈ తెలియబడే తదితరములైన జాగ్రత్, స్వప్న, సుషుప్తులు, జీవుల భేదములు ఇవన్నీ తెలియబడు విషయములై కేవల ప్రజ్ఞ యొక్క విన్యాస ప్రదర్శనములు మాత్రమే ఆగుచున్నాయి. ఆత్మచైతన్యమునకు, ప్రజ్ఞకు వేరే ఎక్కడా ఏదీ లేదు. చిత్ కంటే వేరుగా చిత్తము లేదు, దృశ్యము లేదు. శంఖము పూరించబడుచు ఉంటే బయట జనించే తదితర శబ్దములు వినిపించని రీతిగా, స్వీకరించబడని విధంగా ఆత్మ యొక్క ప్రజ్ఞానతత్వమును ఎరిగినవాడికి ప్రజ్ఞకు వేరుగా మరేదీ కనిపించదు, వినిపించదు. స్లో సయథా వీణాయే వాద్యమానాయే న బాహ్యాన్ శబ్దాన్ శక్నియాత్ గ్రహణాయ వీణాయేతు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో గృహీతః. 4, 4, 9. ఒకడు తెల్లవారుజామున లేచి మధుమధురంగా వీణను వాయించుచు ఆ వీణానాదమందు లీనమై ఉన్నాడు. అయితే వాకిట పక్షులు అదే సమయంలో కిలకిలారవాలు చేయుచున్నాయి. అప్పుడేమవుతుంది? ఆ బయట కిలకిలారవాలు వచ్చికూడా మధురవీణ నాదములో కలిసిపోతాయి కదా. ఆత్మను బుద్ధితో దర్శించి ఆనందించువాని అనుభవములో ఈ జాగ్రత్, స్వప్న, సుషుప్తి, లోక, లోకాంతర, దేవత, మానవ ఇత్యాది భేదాలన్నీ పిల్ల శబ్దముల వలె ఆత్మానందాస్వాదనలో కలిసిపోవుచున్నాయి. ఓ మైత్రీ, వేరువేరైన తడికట్టెలు కాలుస్తూ ఉంటే అన్ని కట్టెల సంబంధమైన పొగ ఏకమై వేరువేరు తరంగాల వలె బయల్వెడలుచూ ఉంటుంది చూచావా? అట్లాగే ఆద్యంతరహితము, అఖండము, అప్రమేయము, అననిత్య సత్యము అగు పరమాత్మ యొక్క నిట్టూర్పులు వంటివే ఇక్కడి రుక్, యజుర్, సామ, అథర్వణ వేదనాదములు, అందలి సంహిత, బ్రాహ్మణములు, ఇతిహాసములు, పురాణములు, విద్యారూపములగు ఉపనిషత్తులు, అందలి వివిధ శ్లోకములు, స్తోత్రములు, బ్రహ్మసూత్రములు, వ్యాఖ్యానములు మొదలైనవన్నీ కూడా. ఈ సమస్తము పరబ్రహ్మమే. ఇదియే సమస్త వేద, ఉపనిషత్, పురాణాదుల సారము. తటాకములలోనూ, సరస్సులలోనూ, నదీనదములలోనూ, సముద్రములోనూ జలమంతా ఒక్కటే కదా. సముద్రజలమే బయల్వెడలి, తటాక, సరస్సు, నదీ ప్రవాహములే తిరిగి వర్షనదీ ప్రవాహ రూపంగా సముద్రము చేరుతోంది కదా. నదీనాం సాగరౌ గతి. అదేవిధంగా ఈ సర్వము ఆత్మకు అభిన్నమై ఆత్మ నుండి బయల్వెడలి ఆత్మయందు సంచరిస్తూ ఆత్మయందే లయించుచున్నది. నీవు నేను మొదలైనవన్నీ ఆత్మయందు ఆత్మగానే విరాజిల్లుచున్నాయి. మృదువు కఠినముల భేదముగా కనిపించే స్పర్శానుభవముగా అనుభవమయ్యేదంతా చర్మము నుండి స్పర్శరూపంగా బయల్వెడలి ఆ చర్మము నందే స్పర్శ అను ఏకరూపముగా తిరిగి అగుచున్నది. ఇది తీపి, ఇది చేదు, ఇది కారము, ఇది ఉప్ప, ఇది కమ్మతనము, ఇటువంటి వేరు వేరు రుచులన్నీ నాలుక ఎందు రుచి అను తత్వము నందు బయల్వెడలి తిరిగి తత్వము నందు ఏకరూపమై నాలుకయందే స్థానము పొందుచున్నాయి. వేరువేరు రుచులన్నీ నాలుకలో గల రుచియందు ఏకరూపము పొందినవై ఉంటున్నాయి. రకరకాల వాసనలన్నీ ఆఘ్రాణము, ముక్కు నందు వాసనను అనుభవమునందు ఏకరూపమై స్థానము కలిగి ఉంటున్నాయి. అనేక ఆకారములు కనిపిస్తున్నాయి, కాని కంటిలోని చూపు ఒక్కటే. ఆయా అనేక కంటికి కనిపించే భేదదృశ్యములన్నీ కంటిలోని చూపు అను ఏకైక తత్వము యొక్క వివిధ ప్రదర్శనలుగా బయల్వెడలి చివరికి చూపు నందు ఏకరూపము పొందుచున్నాయి. చెవులతో అనేక స్వరాలు, అనేక నాదాలు, అనేక ప్రియనుప్రియ, ఉద్వేగ అనుద్వేగ శబ్దాలు ఇవన్నీ వింటున్నాం. వీటన్నిటికీ జననస్థానము, లయస్థానము చెవులలోని శబ్దతత్వమే. శబ్దాలన్నీ ప్రదర్శనమగుచూ తిరిగి శబ్దతత్వమునందే లయము పొందుచున్నాయి. అనేక సంకల్పాలు, ఆలోచనలు చేస్తున్నాము. అందులో కొన్ని తనకు, ఇతరులకు ఆనంద ఆహ్లాదకరంగాను, మరికొన్ని తనకు, తదితరులకు దుఃఖోద్వేగకరంగాను ఉండవచ్చుగాక. అయితే సర్వేషాం సంకల్పానాం మన ఏకాయనమేవం. రకరకములైన సమస్త సంకల్పాలు, ఆలోచనలు కూడా మనస్సు నందు సంకల్పము ఆనుచోట ఏకరూపమే కలిగి ఉంటున్నాయి. అనేక విద్యలు ఉన్నాయి. వేరువేరైన విద్యలన్నీ కూడా పౌరాణికం, ఆధ్యాత్మికం, ప్రకృతి సంబంధము, దేహ సంబంధము, వ్యవహారిక సంబంధము అగు విద్యలన్నీ కూడా విద్యానాగ్ హృదయం ఏకాయనమేవ హృదయమునందు ఎరుగుట అను ఏకరూపమే, ఎరుక ఒక్కటే. అవన్నీ మొదలు మధ్య చివరి కూడా ఎరుక అవేర్నెస్ రూపమే. చేతులతో అనేక కదలికలు, అనేక పనులు నిర్వర్తించబడుచూ ఉండవచ్చుగాక. అవన్నీ చేతుల యొక్క క్రియాశక్తి లేక కదలిక శక్తియందు ఏకరూపమై బయల్వెడలటము, తిరిగి చేతుల కదలిక శక్తియందు లయించటము జరుగుచూ ఉన్నది. చేతలు అనేకం కావచ్చు, చేతలు ఒక్కటే, అంతా ఏకైక కదలిక తత్వమే. అనేకసార్లు శృంగారానందము ఈ జీవులు పొందుచూ ఉండవచ్చుగాక, కాని ఉపస్థయందలి ఆనందానుభూతి ఒక్కటే అయి ఉండి ఆ ఆనందములన్నీ ఏకరూపమే చెందినవై ఉంటున్నాయి. అన్ని విసర్జనములకు పాయువు నందలి విసర్జన శక్తియందు ఏకరూపము వహించి ఉంటున్నాయి. ఈ కాళ్లతో నడుస్తూ నడుస్తూ అనేక గమ్యములు రోజూ చేరుతూ ఉండవచ్చుగాక. అట్టి నడకలకు గమ్యము రెండు పాదములలోని ఒకే చలనశక్తి తత్వమే. పాదముల కదలికలన్నీ పాదములలోని చలనశక్తి నుండి బయల్వెడలి పాదములందే నడకకు సంబంధించిన స్థరశక్తి యందు లయిస్తున్నాయి. వేదోచ్చారణలన్నిటికీ వాక్ ఇంద్రియమే బయల్వెడలు స్థానము, కొనసాగు స్థానము, గమ్యస్థానము కూడా అయి ఉన్నది. గానము చేయు శబ్దము గొంతు నుండి బయల్వెడలి తిరిగి గొంతునందు శబ్దతత్వముగా ఏకస్వరూపము పొందుచున్నది. ఈ దృశ్య వ్యవహారమంతా అదే తీరుగా ఆత్మ నుండి బయల్వెడలి ఆత్మకు అభిన్నమై ఆత్మయందే ప్రదర్శితమై ఆత్మయందే లయించుచున్నది. ఆత్మ సముద్ర జలము వంటిదనుకుంటే ఇక్కడి జీవాత్మ జగత్ బంధమోక్ష జన్మకర్మ వ్యవహారమంతా జలతరంగము వంటిదే. ఆత్మేందు స్వస్వరూపాత్మానంద సాగరమునందు లయము కాబోవుచున్నట్టిదే. మైత్రేయీ ఈ దృశ్యమంతా ఆత్మయందు లయించిన తరువాత ఇద్దాని రూపనామములు, గుణ వ్యవహారములు, పరస్పర సంబంధ విశేషములు, ఈ లోకములు, ఇవన్నీ ఏ రూపము పొందుచున్నాయి? ఆత్మయందు ఏర్పడినవై ఉండి మరల మరెప్పుడో బయల్వెడలుచున్నాయా? యాజ్ఞవల్క్య మహర్షి ఉప్పు జలము నుండి బయలుదేరుతుంది కదా. ఇప్పుడు ఆ ఉప్పు స్ఫటికమును మరల జలములో వేస్తే ఆ ఉప్పు స్ఫటికము యొక్క పొడవు, వెడల్పు, మందములు ఏమీ అగుచున్నాయి? జలములో కరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఆ ఉప్పు ఎక్కడున్నది? మైత్రేయీ ఆ ఉప్ప నీటిలో కరిగిపోతుంది, నీటి నిండా ఉంటుంది. అది జలములో ఈ మూల ఉన్నది అననదేమీ ఉండదు. జలమంతా ఆ ఉప్పు కరిగినదే ఉంటుంది. యాజ్ఞవల్క్య మహర్షి అవును కదా. ఇప్పుడు ఆ ఉప్పును ఆ నీటి నుండి తిరిగి ఇదివరకటి స్ఫటిక రూపముగా బయటకు తీయటము సాధ్యమా? కాదు కదా. అయితే నీరు ఎక్కడ నుండి తీసినా కూడా ఉప్పగానే ఉంటుంది కదా. యతో యత స్వాదదిత లవణమేవ ఏవం వా అర ఇదం మహద్భూతం అనంతం అపారం విజ్ఞానఘన ఏవ 4.4.12. అదేవిధంగా దృశ్యమునకు ముడి పదార్థములకు మహాభూతము ఇదంతా కూడా అనంతము అపారము అగు విజ్ఞానఘనమే. తెలివియే తెలియబడుచున్న సమస్తం యొక్క రూపముగా బయల్వెడలి తెలివియందు తేలియడుచు తిరిగి తెలివి ఎందు లయించుచున్నది ఇదంతా సర్వదా విజ్ఞానఘనమే అయి ఉన్నది. ఇదంతా బ్రహ్మముగా బ్రహ్మజ్ఞానముచే అనుభూతమవటమే బ్రహ్మము తెలియబడటము. అదియే జగత్ లయము కూడా. అజ్ఞానముచే మహాపంచభూతాత్మకముగాను జ్ఞానముచే ఆత్మగాను తెలియబడటమే సృష్టి స్థితి లయ చమత్కారము. భూతాభూత శబ్దమునకు నిఘంటు ఒక అర్థము అపరమ సత్యము. పరమాత్మ మహత్ మరియు పరమార్థము పరమసత్యము ఈ విధముగా అభయము ఏకమే. మైత్రేయీ వాస్తవానికి ఆత్మ అద్వితీయము, రెండవది అనునది లేనట్టిది, దోషరహితము అని చెప్పబడుతోంది కదా. అట్టి ఆత్మను సంసార దుహకము స్పృశించనేనాలేదు కదా. మరి అటువంటప్పుడు ఖిల్యభావము, న్యూనతాభావము, నేను పుట్టితిని మరణిస్తున్నాను, సుఖ దుహకములు పొందువాడను, నేను నాది అనువాటిచే కప్పబడ్డవాడను అననది అగు సంసారము ఆత్మకు ఎందుకు వచ్చిపడుతోంది? ఎవరి కారణంగా, ఎవరి యొక్క ప్రయోజనము కొరకు? యాజ్ఞవల్క్యుడు ఆత్మయే స్వీయ చమత్కారముచే లీలగా క్రీడగా తన అప్రమేయత్వమును, నిర్గుణత్వమును కించిత్ ఏమరచి నాటకము చూస్తూ తన్మయుడుగు ప్రేక్షకునివలే జీవుడు ఎక్స్పీరియన్సా అనబడు ఒకనొక విభాగమును సందర్భయుతంగా తెచ్చిపెట్టుకొంటోంది. నాటకము ముగిసిన తరువాత నాటకము చూచు కథన సంబంధమైన దృష్టి అంతా ఆ ద్రష్టలోనే లయించు తీరుగా ఆ జీవుడు అనబడు జీవత్వము మరల ఎప్పుడో తిరిగి ఆత్మయందే లయమును పొందుచున్నది. దేహభావము నుండి విముక్తుడైనవాడు ఆత్మస్వరూపుడై ప్రకాశించుచున్నాడు. అటు తరువాత ఆత్మజ్ఞానము పొందినప్పుడు అంతకుముందటి అనుభవములగు నామరూపాత్మక భావోద్రేకములు స్వస్వరూపము నందే లయించి బయటగా కనబడకుండా పోతున్నాయి. ఊహించువాని ఊహ తిరిగి ఆ ఊహించువాని ఎందు లయించు తీరుగా సర్వదా ఆత్మ ఆత్మగానే శేషించుచున్నది. వాస్తవానికి సర్వదా ఆత్మగానే ఉన్నది, ఆత్మ ఆత్మగానే ప్రదర్శనమవుతోంది. అందులో దృశ్యము లేదు, ద్రష్టయు లేడు, ఇప్పుడూ లేవు, ఇతఃపూర్వమూ లేవు, ఇకముందు ఉండబోవు. మైత్రేయీ భగవాన్, దేహము మొదలైన వాటితో ఏర్పడిన సంఘాతమునకు ఈ జీవుడు అతీతుడైనప్పుడు ఇక వాటిని గురించిన సంజ్ఞ కూడా మిగిలి ఉండదు అని మీరు సిద్ధాంతీకరించి చెప్పుచున్నప్పుడు ఇప్పుడున్నదంతా పోగొట్టుకుంటాను కదా. అనురూపము గల ఏదో చెప్పరాని మోహము నాయందు మరింతగా అధికమగుచున్నది. స్వామీ, మీతో ఏర్పడే ఆప్యాయతతో కూడిన మధుర భావన సంబంధమంతా అనుబంధమును ఆత్మజ్ఞానముచే పొందినప్పుడు నేను పోగొట్టుకుంటానంటారా? ఈ విధమైన అనుమానము చేతనే కాబోలు నా మోహము అధికాధికమగుచున్నదనిపిస్తోంది. యాజ్ఞవల్క్యుడు కలగంటున్న నీవు నిద్రలేచిన తరువాత కలలో కనిపించిన వస్తువులు పోగొట్టుకుంటున్నట్లా కాదు కదా? నేను నీకు ఏదో మోహము గురించి గాని మోహము కల్పించటానికి గాని ఇదంతా చెప్పటము లేదు. మరి నీకు మోహము కలిగించటము నా ఉద్దేశ్యము ఏమాత్రము కాదు. నీకు నీవే అద్వితీయమగు విజ్ఞానఘనమునందు ద్రష్టర్ దృశ్యము అను మొదలేలేనట్టి రెండు విషయాలు కల్పన చేసుకుని మోహము చెందుచున్నావు. తెలివి అను నీ యొక్క కేవలి తత్వమునందు ద్రష్టర్ దృశ్యముల కల్పన స్వకీయమైనదని, మరల మరొకప్పుడు నీవే త్యజించుచున్నావని, మనము సర్వదా విజ్ఞానఘనస్వరూపమగు ఆత్మస్వరూపమే అయి ఉన్నామని ఈ వేదవాంగ్మయ సారవాక్యము తత్వం ను గుర్తుచేస్తూ ఉన్నాను. నీ మోహమును తొలగించుచున్నాను. ఇంద్రియ తాదాత్మ్యముచే నీకు నీవే నీ స్వరూపము పట్ల జీవాత్మ జగదనుభవము అనబడే పరిచ్ఛిన్నత్వము కల్పించుకొనుచున్నావని గమనించదవుగాక. అట్టి పరిచ్ఛిన్నత్వము స్వకీయమైన అవిద్యచే ఏర్పడినది మాత్రమేగాని అది ఆత్మస్వరూపివగు నీకు సహజము అయినది కాదు. స్వకీయ కల్పిత దృష్టికి అన్యముగా కనిపించేదంతా అద్వితీయ ఆత్మస్వరూపిణివగు నీపట్ల అసహజమే. ఒక దర్పణము అద్దము లో చంద్రబింబము ప్రతిబింబిస్తోందనుకో, ఆ దర్పణము అక్కడి నుండి తొలగిస్తే ఏమవుతుంది? ప్రతిబింబము అక్కడ కనిపించదు. మరి అప్పుడు ప్రతిబింబము నశించినట్లా. తటాకములోని నీరు ఎండిపోయి చంద్రుని ప్రతిబింబము తొలగితే ఆకాశములోని చంద్రునికి ఏర్పడు భేదమేమి? న్యూనత ఏమున్నది? అట్లాగే నీ జీవాత్మ భావన తొలగినప్పుడు ఆత్మస్వరూపివగు నీకు వచ్చే లోటు ఏమీ ఉండదు. దర్పణములో దృశ్యము ప్రతిబింబించినంత మాత్రముచేత దర్పణమునకు లోటేముంటుంది? ప్రతిబింబము వలన క్రొత్తగా వచ్చేదేమున్నది? మనస్సు అనబడేది దర్పణము వంటిదే. స ఆత్మ సర్వస్య జగతః, బ్రహ్మము సకల జగత్తుకు ఆత్మ. బ్రహ్మమే ఉన్నది, జగత్తు అనబడున్నది. ఏర్పడనూ లేదు, నశించనూ లేదు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యా. దర్పణములో ప్రతిబింబము వంటి నీ వర్తమాన జీవాత్మ సంబంధితమైన సంబంధ అనుబంధ బాంధవ్యములు ఇవేమీ లేవు అని తెలియవచ్చుటచే ఉన్నదేదీ పోదు. క్రొత్తగా ఏదీ రాదు సుమ. ఉన్నది ఉన్నదవుతుంది, లేనిది లేనిదవుతుంది. ఓ మైత్రేయీ, ఆత్మయే నిశ్చితమగు పరమార్థ సత్యము. అది మాయ ఆవరణచే నశించటములేదు. మాయ ఆవరణము తొలగుటచే క్రొత్తగా జనించినది కాదు. అందుచేత అనంత అపార మహాభూతతత్వము ఆత్మయందు లయించుటచే నీవు ఆత్మగా ప్రకాశించుచున్నావు. ఇప్పుడు కూడా నీ యొక్క ఆత్మ ప్రకాశమే అనంత అపార మహాభూతత్వముగా నీకు నీ యొక్క అభ్యాసపూర్వక దృష్టిచే అనుభవమగుచున్నది. స్వప్నము నాదైన నేను, స్వప్నములోని నేను వేరువేరా? ఒక్కటే కదా. పరమాత్మ జీవాత్మ ఏక అఖండాత్మ స్వరూపులే. దర్పణమునకు ఎదురుగా నిలిచినప్పటి నీ యొక్క రక్తమాంస దేహము దర్పణములో కనిపించే ప్రతిబింబదేహము అని రెండు వేరువేరుగా ఉన్నాయా? లేవు కదా. ఈ జగత్తు జగత్తును స్వానుభవముగా కలిగి ఉన్న జీవాత్మ, ఆ జీవాత్మను స్వానుభవముగా కలిగి ఉన్న పరమాత్మ వేరువేరుగా లేవు. అనగా నీ పరస్వరూపమే ఇహ స్వరూపముగా ఉన్నది. నీ ఇహ స్వరూపము పరస్వరూపమే అయి ఉన్నది. నీ పరస్వరూపమునకు వేరుగా ఇహస్వరూపానుభవమగు జగత్తు లేదు. నీ ఇహస్వరూపానుభవ జగత్తు నీ పరస్వరూపమునకు వేరుకాదు. ఈ విధంగా పరమాత్మకు జీవాత్మకు అద్వైతమే సర్వదా సిద్ధించుచున్నది. నీ ఇహస్వరూపము నీ కల్పనయే కాబట్టి దానికి ముక్తి లేదు, ఉండదుకూడా. ఒకడు ఒక కథ రాస్తూ ఉంటే అందులో ఒక పాత్రకు ముక్తి అననదేముంటుంది? పరస్వరూపమునకు బంధమే లేదు. ఇక ముక్తి యొక్క ఆవశ్యకత ఏమున్నది? కథారచయితకు కథలోని కొన్ని పాత్రల వలన బంధమేముంటుంది? బంధమే లేనిచోట ముక్తి ఎక్కడిది? ఈ విధముగా పరమాత్మ స్వరూపుడవగు నీకు జీవాత్మగాని ఆ జీవాత్మ యొక్క జగదనుభవముగాని బంధము ఎట్లావుతాయి? అవి నీ నుండి వేరే కానప్పుడు అవి నీకు బంధమటమెక్కడిది? బంధమే అవజాలదు. తరంగములు జలమునకు బంధమా? జీవాత్మ నా కంటే వేరే బంధము అనుభవిస్తోంది అని అనదలుచుకున్నావా? నీకంటే జీవాత్మగాని ఆ జీవాత్మ యొక్క జగదనుభవముగాని వేరు అని అనటము ఎటువంటిదంటే నేను వేరు, నాలోని నవలా రచయిత వేరు, నవలలోని సంఘటనలు వేరు, నవలలోని పాత్రలు వేరు, నేను వేరు, నా స్వప్నములోని ద్రష్ట వేరు, ఆ స్వప్నములో కనిపించే జనులు వేరు, నేను వేరు, దర్పణములోని నా ప్రతిబింబము వేరు, ఆ ప్రతిబింబము యొక్క గుణగణములు వేరు అని చెప్పటము వంటిది. వాచారంభం వికారో నామధేయం, మాటవరకే వికారమును పేరు పెట్టి పిలవటము వంటిది. బంగారపు ఉంగరములో బంగారము ఉంగరము ఒక్కటే అయినా ఆ విధంగా మనము బంగారపు ఉంగరమని పిలుస్తూ ఉన్న తీరుగా ఇదంతా అగుచున్నది. ఓ మైత్రేయి, బ్రహ్మము పరమాత్మ జీవాత్మ జగత్తు ఏకరూపమే గాని వేరువేరు కాదు. ఇదియే బ్రహ్మ జ్ఞానము, అద్వైత జ్ఞానము. ఎత్ర హి ద్వైతమివ భవతి, ఎప్పుడైతే అవిచారణచే ద్వైతము అంగీకరించబడి నమ్మిక పొందినదే ఉంటుందో అప్పుడు అక్కడ మాత్రమే తదితర ఇతరం జిఘ్రతి. ఇతరుడు ఇతరమును ఒకడు వాసన చూచుచున్నాడు, తదితర ఇతరం పశ్యతి. అప్పుడు ఆ ఇతరుడు ఇతరమును చూచుచున్నాడు, తదితర ఇతరం శృణోతి. అప్పుడు ఆ ఇతరుడు ఇతరమును వినుచున్నాడు, తదితర ఇతరం అభివదతి. ఆ ఇతరుడు ఇతరముతో ఒకడును ఒకనితో పలుకుచున్నాడు, తదితర ఇతరం మనుతే. ఆ ఇతరుడు ఇతరమును ఒకడు మరొకరి గురించి మననము చేయుచున్నాడు, తలపోయిచున్నాడు, తదితర ఇతరం విజానాతి. ఆ ఇతరుడు ఇతరమైన దానిని తెలుసుకొనుచున్నాడు. అద్వైతము సిద్ధించేచోట అవన్నీ సంఘటనమవవు. పరమాత్మ జీవాత్మ జగత్తులు స్వప్నము తనదైన పరమపురుషుడు స్వప్నములో అంతర్గతుడయు స్వప్నాంతర్గత ద్రష్ట స్వప్నదృశ్యము వలె ఇవన్నీ వేరు వేరు అననదంతా చెల్లుచున్నచోట మాత్రమే వేరు వేరు అనే అనేకము రాజ్యమేలుతోంది. దర్శించువాడు దర్శించుచున్నట్టిది దర్శనము. పర్సీవర్ ఓబ్జెక్ట్స్ బీయింగ్ పర్సీవ్డ్ పర్సెప్షన్ వేరు వేరుగా భావించుచోట మాత్రమే పై రీతిగా తదితరము సంథింగ్ డిఫరెంట్ అనేది చెల్లుబాటు అగుచున్నది. ఎక్కడ వాటి యొక్క ఏకత్వ నిరూపణ రూపముగు ఆత్మజ్ఞానము వెల్లివిరుస్తోందో అట్టిచోట సర్వము పరమాత్మమయముగా అనుభవమవగలదు. నీవు నేనుగా ఉన్నది పరమాత్మయే, మనము పరమాత్మ స్వరూపులమే. సర్వము సోహం రూప పరమాత్మగా తెలియవచ్చుచుండగా తత్తేన కథం జిఘ్రేత్, వాసన చూచున్నదెవ్వరు? వాసన జనించి ఆ రెండవ వస్తువు ఎక్కడిది? ఒకటి చూడబడినది, రెండు చూస్తూ ఉన్నది, మూడు దృష్టి ఏక స్వరూపము సంతరించుకునుచుండగా ఏది దేనిని వేరుగా చూస్తోంది? అట్లాగే వినువాడు వినికిడి వినబడునది, పలుకువాడు పలుకబడునది పలుకుచున్నట్టిది, ఆలోచన చేయువాడు ఆలోచించబడునది ఆలోచించు విషయము ఏకస్వరూపమగుచుండలా ఎవడు ఏది వినుచున్నాడు? ఆత్మజ్ఞాని దేనితో దేనిని వింటాడు, దేనితో దేనిని చూస్తాడు, దేనితో దేనిని పలుకుతాడు, దేనితో దేనిని ఆలోచిస్తాడు, దేనితో దేనిని తెలుసుకుంటాడు? కలలో ఇద్దరి మధ్య జరిగే సంభాషణ ఆ కల తనదైనవానికంటే వేరా? దేనితో ఈ సర్వము తెలుసుకొనుచున్నామో అద్దానిని దేనితో తెలుసుకోగలం? విజ్ఞాతను తెలుసుకొనుచున్నదానిని తెలుసుకోవటానికి ఏ తెలివి పనికి రాగలదు? ఏన ఇదం సర్వం విజానాతి తంకేన విజానీయత్ ఇతి, ఈ సర్వము తెలుసుకొంటున్న విజ్ఞాన స్వరూపమును దేనితో తెలుసుకోగలం? ఆ తెలుసుకోవలసినది తెలుసుకొనుచున్నవాడే అయి ఉన్నాడు కదా మరి. ఇతి బృహదారణీయ కోపనిషత్ చతుర్థ అధ్యాయే మైత్రేయీ బ్రాహ్మణము నామ చతుర్థ బ్రాహ్మణం సమాప్తః. నాలుగు ఐదు పంచమ బ్రాహ్మణము మధు బ్రాహ్మణము. యాజ్ఞవల్కీడు, ఓ మైత్రేయి, ఇయం పృథివీ సర్వేషాం భూతానాం ఆత్మమాధుర్యమేవ. ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మత్వః. నాలుగు ఐదు ఒకటి. ఈ పృథివీ భూమి సమస్త ప్రాణులకు నివాసస్థానము. ఆహారము ఔషధులు ప్రసాదించు ఆప్తబంధువు. కాబట్టి ప్రాణులందరికీ అత్యంత మధురమగు ప్రియమగు స్థానము. మధువు తేనే టీగలు కారణమై కష్టపడి తెచ్చి దాచుకున్న కార్యరూపము. అట్లాగే అస్య పృథివ్యై సర్వాణి భూతాని మధుః. నాలుగు ఐదు ఒకటి. ఈ పృథివీ జీవుల కర్మఫలములచేతనే నిర్మించబడినదవటంచేత ఈ పృథివికి సకల ప్రాణులు మధురమైనవారు. అనగా ఈ పృథివీ అభిమాన దేవతకు జీవులంతా మధురము, జీవులకు పృథివీ మధురము. ఈ పృథివీయందు ఏ తేజోమయ అమృతమయ అభిమాన పురుషుడు ఉన్నాడో అతడే ఈ ఆధ్యాత్మికమైన భౌతిక దేహమనందు అభిమాని అయి తేజోమయ అమృత పురుషుడుగా ప్రదర్శితుడు. యశ్చ అయం సయో అయం. ఆ భూమియందలి అభిమాన పురుషుడే ఈ దేహములయందు వేంచేసినవాడై ప్రదర్శితుడై ఉన్నారు. భూమియందు సమస్త జీవుల దేహములందు మధుర ప్రియ స్వరూపుడై ఉన్నాడు. అనగా సుప్రసిద్ధమగు భూమి సమస్త ప్రాణుల యొక్క కారణము. సమస్త ప్రాణులు ఈ భూమి యొక్క కార్యము. ఉభయము పరస్పరము కార్య కారణ సంబంధములు కలిగి ఉన్నారు. భూమి కారణము అయితే జీవులు కార్యము, జీవులు కారణమైతే భూమి కార్యము. ఈ భూమియందు ఏ తేజో అమృత స్వరూపుడు భూమి అభిమాని అయి వెలుగొందుచున్నాడో అతడే ఈ దేహ ఇంద్రియ సముదాయకర్త కూడా అయి ఉన్నారు. ఒకటి భూమియందలి తేజోరూపుడు, రెండు అమృత స్వరూపుడగు ఈ జీవుడు ఈ ఇరువురు అఖండమగు ఆత్మస్వరూపులే. ఆత్మగా చెప్పబడున్నది ఆ రెండింటి ఏకరూపమే. అట్టి ఆత్మస్వరూపమును ఎరుగుటయే అమృతత్వ సాధన రూపమగు ఆత్మవిజ్ఞానము. ఇదియే పరబ్రహ్మ స్వరూపము కూడా. ఆ పరబ్రహ్మమే ఈ కనబడే సర్వముగా అనుభవముగుచున్నారు. ఇమా ఆపః సర్వేషాం భూతానాం మధ్వా సమపాగ్. ఇక్కడి జలము సమస్త జీవుల కార్యభూత సారాంశము. సమస్త జీవులకు మధువు. తేనె టీగ తేనె పోగుచేసుకొనున్నట్లు జీవులు కర్మలచే పెంపొందింపజేసుకున్నట్టిది ఇక్కడి సమస్త జీవులలో జలము యొక్క కార్యభూత సారాంశము. జీవులు కారణమై జలము కార్యమగుచున్నది, జలము కారణమై జీవులు కార్యమగుచున్నారు. జలములో ఒకానొక తేజోమయ అమృతమయ పురుషుడు జలస్వరూపాభిమాని వరుణదేవుడు అయి వెలుగొందుచున్నారు. ఆయనయే ఈ దేహేంద్రియములన్నిటి యొక్క సముదాయకర్త అయి తేజోమయ అమృతమయ పురుషుడుగా కూడా వెలుగొందుచున్నారు. జలములోని తేజోమయ అమృతమయ పురుషుడే జీవుల దేహేంద్రియములలో ఉన్నారు. జీవుల దేహ తీంద్రియములలోని పురుషుడే జలమునందు ఉన్నారు. ఆ ఏకైక రేతస్సు సంబంధితుడగు తేజో అమృత పురుషుడే పరబ్రహ్మము అయి ఉన్నారు. ఆ పరబ్రహ్మమే ఈ సర్వము అయి ఉన్నది. అయం అధ్యాత్మం శారీర తేజోమయో అమృతమయః పురుషో అయమేవ సయో అయం ఆత్మ. నాలుగు ఐదు ఒకటి. ద్రష్ట దృశ్యముల అభయములోని ఏక పురుషుడే ఆత్మ. ఆత్మ ఇదగ్ ఈ సర్వము ఆత్మయే. బ్రహ్మేదం సర్వం ఈ సర్వము పరమాత్మస్వరూపమే. బ్రహ్మమే అగ్ని వాక్ స్వరూపము. అయం అగ్నేః సర్వేషాం భూతానాం మధ్వస్య. నాలుగు ఐదు రెండు. అగ్ని సర్వజీవుల దేహములలో మాధుర్యముగా ఉండి ఉన్నది. అగ్ని సమస్త జీవుల కార్యస్వరూపము. అట్లాగే సమస్త జీవులు కూడా అగ్ని అను కారణము యొక్క కార్యస్వరూపము. తేనెటీగ కారణము తేనె కార్యము అయినట్లుగా దేహేంద్రియముల సంఘాతకర్త అగు వామయ తేజోపురుషుడు అగ్ని యందున్న తేజోమయ పురుషుడు ఒక్కటే. వారిరువురు వేరువేరు కాదు. వారు పరస్పర కార్యకారణ స్వరూపులు. ఉభయము బ్రహ్మానంద స్వరూపమే. వాయువు ప్రాణస్వరూపము. అయం వాయుః సర్వేషాం భూతానాం మధ్వస్య. 4:5-4 వాయువు సర్వజీవుల దేహములలోని మాధుర్యము. సర్వజీవులు వాయువు యొక్క మాధుర్యము కూడా. వాయువు సమస్త జీవుల కార్యస్వరూపము. సమస్త జీవులు వాయువు యొక్క కార్యస్వరూపము. పరస్పరము కార్యకారణ స్వరూపులే. కారణము డూయర్ మేకర్, కార్యము ద రిసల్టాంట్ మేకింగ్. దేహేంద్రియ సంఘాతకర్త ఎందున్న ప్రాణ తేజోరూపుడు వాయువునందున్న తేజోరూపుడు ఒక్క పురుషుడే, ఏకస్వరూపుడే. ఆదిత్యుడు సూర్యుడు చూపు స్వరూపుడు ఒకటి. అయం ఆదిత్యః సర్వేషాం భూతానాం మధ్వస్య. సూర్యుడు సర్వదేహములలోని మాధుర్యము. సమస్త జీవుల కారణస్వరూపము. ఎగ్జిక్యూటాంట్ ఆఫ్ దెర్ ఫార్మేషన్స్ మేకింగ్ ఆదిత్యుడు. ఆదిత్యుడు కారణస్వరూపుడు, మెకర్. 2. జీవులలోని చూపు కార్యస్వరూపము. ఆదిత్యుని కారణస్వరూపము సర్వజీవులు. 1. సర్వజీవులలోని నేత్ర సంబంధితుడగు చూపు రూప తేజోపురుషరూపుడు. 2. ఆదిత్యునిలోని తేజోపురుషుడు. ఈ ఇద్దరిలోని అమృతరూపుడు ఒక్కడే. ఆయనే ఆత్మ, ఆత్మపురుషుడు, దిక్పురుషుడు, వినికిడి స్వరూపము. ఇమాదిశః సర్వేషాం భూతానాం మధ్వః. 4:5-6 ఈ 10 దిక్కులు సమస్త జీవుల సారాంశము. పైన క్రిందతో సహా ఈ 10 దిక్కులు సమస్త జీవుల కారణస్వరూపము. సమస్త జీవులు 10 దిక్కుల కారణస్వరూపము. ఉభయము పరస్పరము మాధుర్యముతో కూడిన కార్యకారణ రూపములు. 1. దిక్కులలోని తేజో రూప పురుషుడు. 2. చెవులలో వినికిడి కర్తృత్వము వహిస్తున్న తేజోమయ అమృతరూప పురుషుడు ఒక్కడే. ఆయనయే బ్రహ్మము, ఆయనయే ఆత్మ. చంద్రుడు మనోస్వరూపము. అయం చంద్రః సర్వేషాం భూతానాం మధ్వస్య. 4:5-7 ఈ చంద్రుడు సర్వభూతముల మనోసారాంశ విశేషము. ఈ చంద్రుడు సర్వభూతముల మధురమైన కార్యస్వరూపము. సమస్త భూతములు జీవులు చంద్రుని యొక్క మధురమైన కార్యస్వరూపము. ఈ విధంగా చంద్రుడు సమస్త జీవులు పరస్పరము మాధుర్య భావనతో కూడిన కార్యకారణ రూపములు. ఈ పురుషుడు చంద్రుని యందుండి భూమికి ఔషధులు ఆహారము అందించుటకు కారణమగుచున్నారో ఏ పురుషుడు అధ్యాత్మధారణచే మనోరూపుడై జీవుల యందు తేజోమృతమ్యస్వరూపుడై ప్రకాశించుచున్నాడో ఆ అభయులు ఏకపురుషుడగు ఆత్మయే, బ్రహ్మమే. విద్యుత్ తేజస్సు మెరుపు చర్మములోని స్పర్శ స్వరూపము. ఇయం విద్యుత్ సర్వేషాం భూతానాం మధ్వస్య. 4:5-8 విద్యుత్యే వెలుగుయే సర్వజీవులలోని సారాంశము. సమస్త జీవులు కారణము అయితే తేజస్సు మెరుపు కార్యము. తేజస్సు కారణము అగుచుండగా సమస్త జీవులు కార్యము అగుచున్నారు. విద్యుత్తులోని తేజోమృతమయ పురుషుడు దేహములలోని చర్మమును ఆశ్రయించి ఉండే స్పర్శానుభవ సంబంధ తేజో అమృతమయ పురుషుడు ఒక్కరే. ఆయనే బ్రహ్మము. మేఘగర్జన తేజోపురుషుడు దేహేంద్రియ సంఘాతకర్త యగు శబ్దరూప తేజోపురుషుడు. అయం స్తనైప్నః సర్వేషాం భూతానాం మధ్వః. 4:5-9 మేఘగర్జనలోని పురుషకారము అను కార్యనకు ఈ జీవులు కారణము. సర్వజీవులు అను కార్యమునకు మేఘగర్జనములోని మెర్పురూపమగు తేజోతత్వము కారణము అయి ఉన్నది కూడా. మేఘగర్జన ఎందలి తేజో అమృతరూప పురుషుడు. దేహ ఇంద్రియ సంఘాతములో శబ్దరూప పురుషుడు. ఇరువురు ఒకే ఆత్మ యొక్క రెండు క్రియా విశేషములు. విశ్వ ఆకాశ తేజోపురుషుడు హృదయాకాశ పురుషుడు. ఆకాశమే సర్వజీవుల మధుస్వరూపము. సర్వజీవులు ఆకాశము యొక్క మధుర స్వరూపులే. విశ్వాకాశ తేజో అమృత అభిమాన పురుషుడే హృదయంలోని హృదయాకాశ తేజో అభిమాన పురుషుడు కూడా. ఆత్మయే ఉభయ స్వరూపమై ఉన్నది. విశ్వధర్మము దేహములోని ఇంద్రియ మనోబుద్ధి ధర్మములు. విశ్వాంతర్గతమైన ధర్మము కారణముగా ఆగుచుండగా అద్దాని కార్యము సర్వజీవులు. సర్వజీవులు కారణమైతే వారి కార్యము అవిశ్వాంతర్గతమైన ధర్మము, ఫంక్షనల్ ఫీచర్. ధర్మము దేహధర్మము జనన బాల్య యావన వార్ధక్య వినాశనములు. ఇంద్రియ ధర్మములు చూపు వినికిడి ఆఘ్రాణము స్పర్శ రుచి నడక ధారణన. విసర్జన మొదలైన ఆయా వేరువేరే ఇంద్రియముల క్రియా విశేషములు. మనోధర్మము ఆలోచన, బుద్ధిధర్మము నేణము చేయటం, చిత్తధర్మము ఇష్టనయిష్టములు, అహంకారధర్మము జాగ్రత్ స్వప్న సుషుప్తులలో వేర్వేరు రూపాలు కలిగి ఉండటము, భూమి జలము అగ్ని వాయువు ఆకాశములందు వాటివాటి ధర్మములు తన దేహముగా భాసించు పాంచభౌతిక ధర్మముల అభిమాన పురుషుడు దేహములో ఇంద్రియ ధర్మమును తన ప్రదర్శనముగా భాసించు ఇంద్రియ ధర్మాభిమాన పురుషుడు. ఈ ఇరువురు ఒకే ఆత్మ యొక్క రెండు స్వరూపములు, ఒకే లోహము యొక్క రెండు బొమ్మల వలె, ఒకే నాణెము యొక్క రెండు వైపుల వలె. సత్యము సర్వభూతములు సర్వజీవులు కారణమైతే సత్యము అననదే కార్యము, సత్యము కారణమైతే సర్వభూతములు కార్యము. ఒకటి సత్యములోని తేజోమయ అమృత పురుషుడు యం సత్. రెండు జీవులలోని దేహేంద్రియ సంఘాతములో కనిపించు ఆధ్యాత్మ మైక్రో లెవెల్ తేజోమయ సత్ అమృత పురుషుడు. ఈ రెండు పురుషకారములు ఒకే ఆత్మస్వరూపములు. అదియే అఖండ అద్వితీయ బ్రహ్మము, అదియే పరమాత్మ. బుద్ధ్యభిమాన విశ్వభిమాన పురుషుడు మానవులలోని దేహేంద్రియ సంఘాతములోని మానవ సంబంధిత అభిమాన పురుషుడు. ఈ మానుష బుద్ధి అభిమాన పురుషుడు కార్యమైతే సమస్త భూతముల సారము కారణము. సమస్త భూతములలోని బుద్ధి పురుషకారము కార్యమైతే జగత్తులోని బుద్ధి కారణము. ఒకటి సృష్టిలోని బుద్ధ్యాత్మాభిమాన తేజో అమృతరూప పురుషుడు. రెండు సర్వే దేహేంద్రియ సంఘాతములో కనిపించే బుద్ధి తేజో అమృత రూప పురుషుడు ఒక్కటే. అఖండాత్మ స్వయం సంప్రదర్శన స్వరూపులే. జగత్తులోని విజ్ఞానాత్మాభిమాని, దేహములలోని విజ్ఞానాత్మాభిమాని, సృష్టిలోని విజ్ఞానాత్మభిమాన పురుషుడు వ్యష్టి విజ్ఞానము కార్యమైతే సకల భూతములలోని విజ్ఞానాత్మ సమష్టి విజ్ఞానము కారణము. విజ్ఞానాత్మాభిమాన సకల భూతముల విజ్ఞానాత్మభిమాని కార్యమైతే సకల దేహములలోని విజ్ఞానాత్మ కారణము. ఒకటి సృష్టిలోని విజ్ఞానాత్మాభిమాని, రెండు దేహములలోని విజ్ఞానాత్మాభిమాని ఒక్కటే. ఆత్మ యొక్క రెండు విధములైన విన్యాసములే. ఆ అభయములోని ఏకస్వరూపులే పరమాత్మ బ్రహ్మము పరబ్రహ్మము. ఈ విధంగా ఓ మైత్రేయి, సమష్టిలో పృథ్వీ అభిమానియే ఆధ్యాత్మమగు దేహములోని పృథ్వీ తత్వాభిమానిగా ఉన్నారు. ఈ సమస్తములోని జలరసాభిమాన అమృత పురుషుడే దేహములోని జలాభిమాన రేతస్సు రూప అభిమాని. బ్రహ్మాండములోని వాక్ అభిమాన అగ్నిరూప అమృత పురుషుడే అధ్యాత్మముగు దేహములో వాక్ స్వరూపమై ఉన్నారు. దృశ్యములో నిండియున్న ప్రాణశక్తి పురుషుడే దేహములలో ప్రాణస్వరూపాభిమాని కూడా. సృష్టిలోని తేజోమయ ఆదిత్య పురుషుడే ఆధ్యాత్మముగు దేహములలో చూపు అనే తేజోరూపుడై వెలుగొందుచున్నాడు. సృష్టిలోని దిక్ అభిమానియే అధ్యాత్మముగు దేహములో వినికిడి రూపమై ప్రవర్తిస్తున్నారు. జగత్తులోని చంద్రరూప అభిమాన పురుషుడే ఆధ్యాత్మముగు దేహములలో మనోరూప ఆలోచనారూప పురుషుడై సంప్రదర్శితుడగుచున్నాడు. జగత్తులోని విద్యుత్రూప అమృత తేజో పురుషుడే దేహములో చర్మ సంబంధ స్పర్శరూప అమృత పురుషుడై ప్రకాశిస్తున్నారు. జగత్తులోని స్నయత్నుడే మేఘగర్జన పురుషాభిమానియే దేహేంద్రియ సంఘాతమునందు శబ్దస్వరూప పురుషుడు. విశ్వములోని ఆకాశరూప తేజో అమృత పురుషుడే దేహములో హృదయాకాశ పురుషుడై ప్రకాశమానుడగుచున్నాడు. జగద్దృశ్యములోని వస్తుధర్మాభిమాన తేజో అమృత పురుషుడే దేహములోని సర్వ ఇంద్రియముల రక్తమాంసాది వస్తుధర్మముల అమృత తేజో అభిమాన పురుషుడు. విశ్వములోని సత్యము యొక్క అభిమానము పురుషుడే దేహములోని సత్యాభిమాన అమృత తేజోపురుషుడు. సత్యం యంసత్ ఉనికి అనుభవము. ఈ విధంగా విశ్వములోని తోజోమయ అమృత అభిమాన పురుషుడే దేహములోని తేజోమయ అభిమాన పురుషుడు కూడా. ఆ పురుషుడే అయమాత్మ అమృతమిదం బ్రహ్మైవ ఇదం సర్వం. ఇదంతా కూడా ద్రష్ట దర్శన దృశ్యములతో సహా భూత వర్తమాన భవిష్యత్లో ఉన్నదంతా కూడా అనుభజ్యుడు అనుభవము అనుభూతమగునది అంతా కూడా సర్వదా బ్రహ్మమే. బ్రహ్మము కానిదంటూ ఏదీ లేదు. బ్రహ్మము ఏదీగా అవటము లేదు. దధ్యన మహర్షి అశ్విని సంవాదము మధు బ్రహ్మవిద్య. ఒకనకప్పుడు దేవతల భేషజులు, వైద్య గురువులు, అగు అశ్వని దేవతలు ఇరువురు మనము ఇప్పుడు వేదాంత శాస్త్రములోని ఒకనొక మహత్తర సార విషయముగు మధుతత్వ విద్యను శ్రవణం చేయుటకే ఆత్మతత్వజ్ఞుడగు సద్గురు వరేణ్యని ఆశ్రయించదముగాక అని నిర్ణయించుకున్నారు. అట్టి మధుబ్రాహ్మణ విద్యయందు లోకప్రసిద్ధుడగు దధ్యన మహర్షిని సమీపించారు. ప్రణామములు సమర్పించారు. తమ యొక్క అభిలాషేగు మధువను ఆత్మవిద్యను బోధించుటకై ఈ విధముగా అభ్యర్థన చేయసాగారు. అశ్వని దేవతలు, గురువర్య, అథర్వణ మహర్షి కుమార, బ్రహ్మతత్వజ్ఞులుగా లోకప్రసిద్ధులగు దధ్యన మహర్షి, మీరు ఆత్మజ్ఞాన విశేషమగు మధువిద్యను ఎరిగిన మహనీయులుగా ఋషిలోకములోనూ దేవలోకములోనూ శ్లాఘించబడుచూ ఉన్నారు. అట్టి మహనీయులగు మీ పాదపద్మములకు సాష్టాంగదండ ప్రణామములు సమర్పిస్తూ ఆధ్యాత్మ విద్యలలో మహత్తరమని చెప్పబడే మధువిద్యను బోధించమని వేడుకొనుచున్నాము. దధ్యన మహర్షి జీవులకు, దేవతలకు శారీరక, మానసిక రుగ్మతలను తొలగించి ఆరోగ్యము ప్రసాదిస్తూ ఉన్నట్టి లోక కళ్యాణమూర్తులగు ఓ అశ్వని దేవతలారా, సుస్వాగతం. మీరాకచే మేము, మా ఆశ్రమవాసులు చాలా సంతోషము పొందుచున్నాము. ఒకనొక సందర్భములో ఇంద్రభగవానుడు నాకు బోధించిన మధువిద్యను విశదీకరించి మీకు చెప్పటము నాకు సంతోషము. అయితే నేను గురు నియమబద్ధుడను, గురు ఆజ్ఞను మీరలేము కదా. అశ్వని దేవతలు, హే భగవాన్, మహర్షి తమ గురువు యొక్క నియమము నిష్ఠ ఏమిటో సెలవు ఇవ్వండి, మేము తప్పక పాటిస్తాము. దధ్యన మహర్షి మీ యొక్క లాభము కొరకే దంశము అను పేరు గల సింహము వంటి ఆత్మవిద్యను లేక వేదాంతర్గతమగు మధుబ్రాహ్మణమును బోధించటానికి అత్యంత ఉత్సాహముతో నేను సిద్ధుడనే ఉన్నాను. కాని అస్మత్ గురువరేణిలగు ఇంద్రభగవానుడు నా అభ్యర్థనపై ఈ విద్యను నాకు బోధించే ముందు ఈ విధంగా పలికి ఉన్నారు. ఓయి దధ్యన్, నేను బోధిస్తున్న ఈ మధువిద్యను లేక దంశమును నీవు ఎవ్వరికైనా బోధించటం జరిగిందా, అప్పుడు నేను నా వజ్రాయుధముతో నీ కంఠమును ఖండిస్తాను. అందుకు అంగీకారమేనా? నేను అందుకుగాను అస్మత్ గురువర్యులగు ఇంద్రదేవునికి నా హృదయపూర్వకమైన అంగీకారము తెలిపాను. ఇప్పుడేమో అర్హులగు శిష్యుల రూపమున మీరు నన్ను సమీపిస్తున్నారు. మునులమగు మేము అర్హులగు శిష్యులు ఆశ్రయించినప్పుడు మేము ఎరిగియున్న ఆధ్యాత్మశాస్త్ర రూప ఉత్తమ విశేషములను తప్పక చెప్పాలి అను నియమము కలిగి ఉంటాము. ఇప్పుడేమి చేయాలి చెప్పి ఆ తర్వాత ఇంద్రుని ఆహ్వానించి ఈ శిరస్సు సమర్పించాలా? చెప్పకుండా మహర్షులచే నియమించబడిన స్వధర్మమును అతిక్రమించాలా? ఇటువంటి చిక్కులోపడి కించిత్ ఏం చేయాలో మీమాసంగా యోచిస్తున్నాను. అశ్వని దేవతలు, అట్లాగా గురుదేవ. ఆథర్వణ, దధ్యన మహర్షి, మీకు ఆ మీమాంస అక్కర్లేదు. మీరు గురు ఆజ్ఞను శిరస వహించటము ఋషిధర్మమైనట్టి సత్యమగు ఆత్మ మధుబ్రాహ్మణ య విద్యాతత్వబోధను నిర్వర్తించటము ఈ రెండింటినీ కూడా సిద్ధింపజేయగల అభయతారకమైన ఒక ఉపాయము ఉన్నది, చెప్పమంటారా స్వామి? దధ్యన మహర్షి అభయము సిద్ధింపజేయు ఉపాయమా? ఏమిటది? అశ్వని దేవతలు, మహాత్మా, వినండి. మొట్టమొదట మీ శిరస్సును ఖండించి మాకు తెలియన్న ఒక రహస్య ప్రదేశములో దాచి ఉంచుతాము. ఒక గుగ్గము యొక్క శిరస్సు తీసుకొచ్చి మీ ఖండించబడిన స్థానములో అమర్చుతాము. మీరు అట్టి అశ్వశిరస్సుతో మాకు మధువిద్య లేక మధుబ్రాహ్మణమును బోధించండి. అటు తరువాత మీరు మీ సద్గురువరేణిలకు ఇంద్రభగవానుని ఆహ్వానించి ఆ గుగపు శిరస్సును సమర్పించి వేయండి. మరుక్షణమే మేము మీ ఈ సహజ శిరస్సు తీసుకొచ్చి అమర్చగలము. తమ ఆజ్ఞ అయితే అతీరుగా చేద్దామా మహాత్మా? దధ్యన మహర్షి, బాగు బాగు, అట్లాగే చేద్దాము. ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి ఆ అశ్వని దేవతలు దధ్యన మహర్షి యొక్క శిరస్సును ఖండించి రహస్య ప్రదేశములో దాచి ఉంచి అశ్వశిరస్సు, గుర్రపు తలను అమర్చారు. అప్పుడు దధ్యన మహర్షి ఈ మధు బ్రాహ్మణమును అశ్వని దేవతలకు బోధించటము జరిగింది. పరమాత్మ యొక్క స్వకీయ కల్పనగా జీవాత్మ అనే అనుభవి బయల్వెడలుచున్నాడు. కనుక జీవాత్మ అనబడేది కేవలాత్మ యొక్క ఒకనొక మధురమైన భావన. తేనెటీగ తేనెను అనేక పుష్పముల నుండి తేనెను తెచ్చి తేనె పట్టు నందు దాచి ఉంచుకొను రీతిగా చూడటము, వినటము, అఘ్రాణించటము, స్పర్శ, రసము, మనస్సు, బుద్ధి, జీవాత్మ మొదలే విశేషములకు సంబంధించి మధువును తెచ్చి చిత్తము అనే తేనెతుట్టలో దాచుకుని ఉండటము జరుగుతోంది. వినుచున్నవాడే వినబడే విషయాలన్నీగాను, చూచుచున్నవాడే చూచుచున్నవన్నీగాను, స్పర్శించువాడే స్పర్శానుభవ విషయములుగాను, ఆఘ్రాణించువాడే ఆఘ్రాణ విశేషములుగాను, మనస్సు తనదైనవాడే ఆలోచించబడే విశేషాలుగాను, ఇష్టము తనదైన వాడే ఇష్టమైన వస్తువుల రూపంగాను, మొదలైనవన్నీగా మాధుర్య ప్రదర్శనంగా అగుచు అవన్నీ తనకు వేరైనవిగా మాయచే దర్శించటము ఆస్వాదించటము జరుగుతోంది. ఆత్మయే ద్రష్టదర్శన దృశ్యరూపములను కల్పించుకొనుచు ఆస్వాదించుచున్నది. దృష్టాంతానికి స్వప్నము తనదైనవాడే స్వప్నములోని స్వప్నాంతర్గత ద్రష్టగాను స్వప్న దృశ్యముగాను అయి స్వప్నమును ఆస్వాదిస్తూ ఉన్నాడు. స్వప్నదృశ్యముగా నా గురించి నేను అనుకోవటమే స్వప్నానుభవము. ఈ జాగ్రత్ వ్యవహారము కూడా అట్టిదే. యాజ్ఞవల్కీడు, ఓ మైత్రేయి, ఇటువంటి వివరణలతో కూడిన మధువిద్యా బ్రాహ్మణమును రసాత్మకంగాను సారవిశేష పూర్వకంగాను దధ్యన్ మహర్షి బోధించసాగారు. ఆత్మభగవానుని మధుబ్రాహ్మణ విద్యగా దర్శించు విశేషాలను మంత్ర అమంత్రార్థపూర్వకంగా ప్రవచనము చేస్తూ దేవతావైద్యులకు అశ్వని దేవతలకు వివరించసాగారు. నేను అను అర్థము యొక్క మాధుర్యముతో కూడిన పరమార్థమును సుస్పష్టపరచసాగారు. పరమాత్మ తన వినోదము కొరకు తనను తానే రెండు పాదములు కలవానినిగా దర్శిస్తూ ఉంటున్నారు. వారే ఒకటి నేనే పరమాత్మను, రెండు నేనే జీవాత్మను కూడా అను రెండు స్వరూపములు. పరమాత్మ యొక్క కల్పన నుండి పరమాత్మయే నాలుగు పాదములు గల జీవులుగా కూడా బయల్వెడలుచున్నారు. ఒకటి నేను పరమాత్మను, రెండు నేను జీవాత్మను, మూడు నేను దేహము కలవాడను, నాలుగు నేను దృశ్యము కూడా కలవాడను. ఆ ఈశ్వరుడే లింగ శరీరధారుడుగా, సూక్ష్మశరీరిగాను, స్థూల శరీరధారుడుగాను వెలుగొందుచున్నారు. స్వకీయ మధురాస్వాదన అనతగు తన కల్పనయందు మానవులు, పశువులు, పక్షులు మొదలైన అసంఖ్యాక దేహములన్నీ కల్పించుకొని వాటియందు ప్రాణరూపముగాను, మనోరూపముగాను ప్రవేశించి స్వకీయమగు ఈ జగద్దృశ్య కల్పనను ఆస్వాదిస్తున్నారు. ఈ విధంగా పరమాత్మపుర లేక పూరి అని పిలువబడదేహములందు పురుషకారముతో ప్రవర్తించుచు పురుషుడుని పిలువబడుచున్నారు. అఖండుడై ఉండియే అనేక దేహములందు దేహిగా ప్రకాశించుచున్నారు. కలలోలగా సర్వము తానే అయికూడా దృశ్యములోని ఒక్కొక్క శరీరములో వేరువేరుగా కనిపించే ప్రాణ మనోచిత్తహంకార రూపుడై అణువణువు నిండి ఉన్నారు. ఈశ్వర స్వరూపులై అంతటా విస్తరించి ఉన్నవారే ప్రతి జీవుని యొక్క బాహ్య అభ్యంతరములందు తానే ప్రదర్శనడుగుచున్నారు. ఆ విధంగా దేహదృశ్యములలో శబ్ద స్పర్శరుపరస గంధశక్తులతో అసంఖ్యాత అనుభవములతో దృశ్య విషయ కల్పనలతో అంతటా ఈశ్వరుడుగా విస్తరించి ఉంటూనే అనేక విషయ సందర్భ సంగతి సంబంధ అనుబంధ బాంధవ్య భావభవములతో ఒకవైపు కప్పబడుతూ ఉంటోంది. అయితే కూడా సవ అయం పురుష సర్వాసు పూర్షుపురుషయునై నాయేన కించ నానావృతం, నాయేనేన కించన సంవృతం. 4, 5, 18 పరబ్రహ్మ స్వరూపమగు ఆత్మ దేనిచేతనో కప్పి ఉంచబడటమూ లేదు, కప్పి ఉంచబడకపోవటమూ ఉండదు. అన్నీ తానే అయి ఆత్మయేది కాకయే ఉన్నది. బంగారపు ఉంగరమునకు ఉంగరము అయి ఉన్నదీ లేదు, ఉంగరము అనేది బంగారమును కప్పి ఉండటము లేదు. ఉంగరముగా అయినది బంగారము కాకపోనూ లేదు. బాహ్య అభ్యంతర స్వరూపమంతా ఆత్మయే అయి ఉండికూడా ఆత్మకు బాహ్యము లేదు, అంతరమూ లేదు. ఆత్మకానిదేది బాహ్యముగానూ లేదు, అభ్యంతరముగానూ లేదు. దృశ్యముగా కనిపించేదంతా ద్రష్టతో సహా ఆత్మయే కాని క్షణమే లేదు. ఈ బాహ్యభ్యంతరములలో దేహేంద్రియ మనోబుద్ధిచిత్త అహంకార రూపములలో ఉన్నదంతా అఖండమగు ఆత్మయే. ఆత్మ యొక్క ఈశ్వరత్వముచే నిండి ఉండనట్టిది ఎక్కడా ఏ లోకములోనూ అణువంత కూడా లేదు. ఆత్మకు వేరుగా అయినదేదీ లేదు. వేరుగా కనిపిస్తూ ఉన్నదంతా ఆత్మగా అవనిది కూడా ఏదీ లేదు. అందుచేతనే పరమాత్మ ఎల్లప్పుడూ పరిపూర్ణుడు, సదాశివస్వరూపుడు. పరిపూర్ణుడగు పరమాత్మకు వేరుగా దధ్యన్ మహర్షి అనబడేదే మీచే గురువర్య అనబడుచు నేను లేను. శిష్యులగు దేవతా వైద్యులు అశ్వనీ దేవతలగు మీరు వేరుగా లేరు. పరమాత్మకు వేరుగా నీవుగాని నేనుగాని ఉండి ఉంటే అప్పుడు పరమాత్మ పరిపూర్ణుడెట్లా అవుతాడు? ఈ విధంగా ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, మనోబుద్ధి, చిత్త అహంకారాలు, వాటివాటి విషయాలు, జీవాత్మలు, అఖండాత్మ, ఇవన్నీ కూడా బ్రహ్మము యొక్క మధుర విశేషాలే. ఆయా విశేషాలన్నిటికీ కూడా మధురమైనది బ్రహ్మమే. ఇదియే మనము చెప్పుకుంటున్న మధుబ్రాహ్మణ విద్యాసారము. ఆ పరమేశ్వరుడు అన్ని రూపములు తానే అయి ఉన్నారు. గురువుగా ఆత్మతత్వ మాధుర్యమును ప్రవచిస్తూ శిష్యుడుగా ఆస్వాదిస్తూ పరమానందము పొందుచున్నది ఆయనే. ఇంద్రుడై ఇంద్రియములన్నీ ఆక్రమించి ఉంటున్నది ఆయనే. ఒకడు కలకంటూ కలలో అనేక రూపాలుగా తానే అయి కాని అవన్నీ తనకు వేరైనట్లు అనుభూతి అనుభవము పొందుచున్నాడు చూచారా. అట్లాగే పరమాత్మ కూడా తనకు అభిన్నమగు సృష్టి అనే స్వీయ కల్పన దృష్టిలో తదితర జీవులు, స్వభావములు, దృశ్యములు, లోకములు మొదలైనవన్నీ మాధుర్యపూర్వకంగా కల్పించుకొని అవన్నీ తనకు భిన్నమైనట్లుగా భావించి తన యొక్క మధుర భావనతో ఆస్వాదిస్తున్నారు. బంధములను కల్పించుకొని కొనసాగించి మరింకెప్పుడో అన్నీ తనేందు లయము చేసి వేసుకొనుచున్నారు. ఆయన తన ప్రజ్ఞ మాయల సమన్వయముచే అనేక రూపములు తానే రూపుదిద్దుకొన్నవారుగా ఆగుచున్నారు. మనకు స్వానుభవముగుచున్న ఈ దృశ్యమంతా కూడా మన యొక్క మాధుర్య విస్తారమే. పురు పురము పురుషుడుగా అనేక రూపములుగా అవటమంతా క్రీడా వినోదమే. స్వకీయ ఆత్మానంద లీలా వినోదమే. అందుచేతనే ఈ జీవుడు తాను దర్శించు దృశ్య వ్యవహారమంతా మధురమగు స్వకీయ లీలా క్రీడా వినోదముగా చూచునుగాక. అనునదే మనం చెప్పుకొనుచున్న మధు విద్యాబ్రాహ్మము లేక ధ్వంసము అనబడే ఆత్మవిద్యాప్రబోధము. పరమేశ్వరుడే సర్వ ఇంద్రియముల రూపము. ఇంద్రియములతో ఆయన పదిగాను, పదివేలుగాను, అనేకములుగాను, అనంతములుగాను, అసంఖ్యాక రూపములుగాను అగుచున్నారు. ఒకడు కనే స్వప్నములకు, ఆ స్వప్నములో చూడగలుగు జీవుల సంఖ్యా తతంగములకు నియమమేమున్నది? అంతేమున్నది. ఈ జాగ్రత్తలో కనిపించే తదితరము అంతా కూడా స్వప్నములోని స్వప్నద్రష్ట యొక్క స్వయంకల్పిత తదితరము వంటిదే. అట్టి మీ యొక్క, నా యొక్క సహజ రూపమగు బ్రహ్మమునకు పూర్వమేమున్నది, పరమేమున్నది? పూర్వాపరాలు లేవు. అందుకే ఆత్మ అపూర్వము అని చెప్పబడుతోంది. ఆత్మకు అంతరము, ఇన్నర్ సైడ్ లేదు. బాహ్యము, ఎక్స్టర్నల్ సైడ్ లేదు. అనంతరము, ఆఫ్టర్వర్డ్జ్ అనునది లేదు. సర్వస్వరూపమై సర్వము ఆత్మయే అనుభవించుచున్నది, సంభావించుచున్నది, మధురముగా కల్పించుకొని వినోదిస్తూ ఉన్నది ఆత్మయే బ్రహ్మము. ఇతి అనుశాసనం. ఆత్మయే మధురాత మధురం. ఇతి సత్యం. ఇతి బృహదారణ్యకోపనిషత్ చతుర్థా అధ్యాయే మధుబ్రాహ్మణము నామ పంచమ బ్రాహ్మణం సమాప్తః. 4-6 షష్ఠమ బ్రాహ్మణము వంశబ్రాహ్మణము. అట్టి పరబ్రహ్మము గురుశిష్య పరంపరగాను, వంశపారంపర్యముగాను ఆత్మతత్వ వామయంగా భాషించబడుచు, సంబోధించబడుచు వస్తోంది. బ్రహ్మజ్ఞాన సమాచారము దేదీప్యమానమై పరంపరగా ప్రపంచములో ప్రకాశమానమగుచున్నది. అట్టి ఆచార్యవర్యులను, ఆచార్య పరంపరలను కృతజ్ఞతగా స్మరిస్తూ నమస్కరించుచున్నాము. ఓం నమో శ్రీ గురుభ్యోం నమః. శ్రీ గౌతమాశ్యుడు గౌపవనునకు, శ్రీ గౌపవనుడు, శ్రీ పౌతమాశ్యునికి, శ్రీ పౌతమాశ్యుడు, శ్రీ కౌశికునికి, శ్రీ కౌశికుడు, శ్రీ కౌండిన్యునికి, శ్రీ కౌండిన్యుడు, శ్రీ శాండిల్యునికి, శ్రీ శాండిల్యుడు, శ్రీ కౌశికాచ గౌతమునికి, శ్రీ గౌతముడు, శ్రీ అగ్నివేశ్యునికి, అగ్నివేశ్యునికి శిష్యపరంపరగా ఆత్మ విద్యేగు మధుబ్రాహ్మమును బోధించటము, గ్రహించటము జరగసాగింది. అట్టి గురువరేణీలకు గురు నమస్కారములు. శ్రీ అగ్నివేశ్య గురవే నమః. శ్రీ శాండిల్య గురవే నమః. శ్రీ అనభిన్లతాయ నమః. శ్రీ సేతావాయు నమః. శ్రీ పరాశర్యాయ నమః. శ్రీ భారద్వాజాయ నమః. శ్రీ బైజవాపాయాయ నమః. శ్రీ కౌశికాయని నమః. శ్రీ ఘృత కౌశికాయ నమః. శ్రీజాతు కర్ణ్యాయ నమః. శ్రీ ఆసురాయ నమః. శ్రీయాస్కారాయ నమః. శ్రీ త్రైవణి నమః. శ్రీ రౌపజంధనాయ నమః. శ్రీ ఆసురినే నమః. శ్రీ ఆత్రేయాయ నమః. శ్రీ మాండినే నమః. శ్రీ వాత్సునినే నమః. శ్రీ కైసోర్య కాప్యు నమః. శ్రీ కుమారహరితాయ నమః. శ్రీ గాలవాయ నమః. శ్రీ విదర్భీ కౌండిన్యే నమః. శ్రీ వత్సనపాత్ బాభ్రవే నమః. శ్రీ పంథా సౌభారునే నమః. శ్రీ ఆయాస్య అంగిరసాయ నమః. శ్రీ అభూతి తాష్టన్యాయ నమః. శ్రీ విశ్వరూపతాష్టనివే నమః. శ్రీ అశ్వినీ దేవతాయ నమః. శ్రీ అధర్వణాయ నమః. శ్రీ మృత్యు ప్రాధ్వసనే నమః. శ్రీ ఏకరుషిభ్యోం నమః. శ్రీ విప్రచిత్తే నమః. శ్రీ వ్యష్టినే నమః. సనార్వే నమః. శ్రీ సనాతనాయ నమః. ఇత్యాది గురుంపరాయాయే నమో నమో నమో నమః. శ్రీ సనకాయ నమః. శ్రీ సనందనాయ నమః. శ్రీ బ్రహ్మదేవ పరమేష్ఠినే నమః. స్వయంభూ పితామహ బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో, వంశ ఋషిభ్యో, మహద్భ్యో గురుభ్యో నమః. ఇతి బృహదారణ్యకోపనిషత్ చతుర్థాధ్యాయే వంశ బ్రాహ్మణం నామ షష్టమ బ్రాహ్మణం సమాప్తః. బృహదారణ్యకోపనిషత్ చతుర్థాధ్యాయము సమాప్తము.